పక్షులు ఎలా ఎగురుతాయి? పుస్తకం 6వ భాగం. సిద్ధాంతం ప్రకారం ఆర్కిమిడిస్ చేస్తానన్న పని వీలవుతుంది. అయితే అందుకు తగిన తులాదండం అనే పలుగు దొరకాలి. దాని కింద సమతూకంగా పెట్టడానికి ఒక ఆధారం దొరకాలి. అన్నిటినీ మించి బలం ఉపయోగించే మనిషి నిలవడానికి చోటు దొరకాలి. ఈ కథ ముందుకు సాగాలంటే ఒక క్షణం పాటు భూమి ఆకర్షణ శక్తిని, భూమి కదులుతున్నదన్న విషయాన్ని మరిచిపోవాలి. ఇన్ని వీలు కాని సంకటాలు ఉన్నాయి. కాబట్టి సిద్ధాంతపరంగా మాత్రమే ఈ విషయం వీలవుతుంది. పరిస్థితిని తేలికగానే ఊహించవచ్చు. భూమి బరువు మరీ ఎక్కువ. 6 పక్కన 20 సున్నాలు వేసినన్ని టన్నుల బరువు ఉంది మన భూమి. ఒక్కొక్కటి 6 టన్నుల బరువు మోయగల ఏనుగులు ఎన్నో దొరికాయనే అనుకుందాం. భూమిని ఒక అంగుళం కదిలించడానికి మరి గడ్డ పలుగు ఎంత పొడుగు ఉండాలి? ఏనుగుల శక్తికి భూమి వైపు జరిగిన పనికి సమతూకం కుదరాలి. ఇవి రెండు సమానం. కాబట్టి గడ్డ పలుగు పొడుగును లెక్కవేయవచ్చు. పలుగును భూమి కింద ఒక అంగుళం మాత్రమే దూర్చగలిగాం అనుకుంటే దాని పొడవు సౌరమండలానికి దగ్గరలో ఉండే నక్షత్రం ఉన్న దూరం కన్నా 500000 రెట్లు ఎక్కువ పొడవు ఉండాలి. ఇది పెద్ద చికాకు. ఇక ఏనుగులు కదిలే వేగం ప్రకారం కూడా బలం మారుతుంది. లెక్క తీస్తే భూమిని ఒక అంగుళం కదిలించటానికి 2,000,000 సంవత్సరాలు పడుతుందని తెలిసింది. కాబట్టి ఆర్కిమిడిస్ మాట సిద్ధాంతం ప్రకారం జరిగే వీలున్నా నిజమయ్యే అవకాశాలు మాత్రం 0 అని అర్థం చేసుకోవాలి. మామూలుగా అనుభవంలో ఉన్న విషయాల వెనుక సైన్స్ ఉందని మనకు అర్థమైంది. మన శరీరంతో మొదలుపెట్టి పని అంటూ జరిగే ప్రతి చోట తులాదండాలకు చోటు ఉందని, అవి లేనిదే పనులు జరగవని తెలుసుకున్నాం. ఇక్కడ పాల్ డిరాక్ గారి మాటలను ఒకసారి గుర్తు చేసుకుందాం. ప్రకృతిలోని సిద్ధాంతాలలో ఒక మౌలిక సత్యం ఉంది. ఒక సంఘటన లేదా విధానం జరిగే వీలు ఎంత మాత్రం ఉన్నా అది అసంభవం అని తేల్చి చెప్పగల సిద్ధాంతం లేనంత వరకు సంఘటన విధానం జరిగి తీరుతాయి. మొరటగా ఒక్క మాటలో చెప్పాలంటే జరిగే వీలున్నవన్నీ జరిగి తీరుతాయి. తరువాత అంశం, స్పానర్కు ఒక గొట్టాన్ని జోడించి మరలను బిగించడం లేదా వదులు చేయటం వెనుక పద్ధతి ఏమిటి? కారు టైర్ మార్చాలి. అందుకు తగిన పరికరాలు ఉంటే అది తేలికగానే వీలవుతుంది. చక్రం ముందుకు తిరుగుతున్న కొద్దీ దాన్ని బిగించిన మరలు మరింత బిగుతుగా మారే పద్ధతి ఉంటుందని చాలామందికి తెలియకపోవచ్చు. లేదా ఉత్సాహం గల మనిషి ఎవరైనా మరలను మరింత గట్టిగా, చేతైనంత గట్టిగా బిగించి ఉండవచ్చు. అప్పుడు స్పానర్తో మామూలుగా తిప్పితే మర వదులు కాదు. రెంచులు అనే స్పానర్లు ఉంటాయి. స్క్రూ సాయంతో వాటిని మర మీద పట్టు ఉండేట్టు బిగించవచ్చు. వాటి కాడ బాగా పొడుగ్గా ఉంటుంది. మర కదలకపోతే 2 చేతులతో ఎక్కువ బలం వాడవచ్చు. ఒకరికి 2 కలిసి బలం వాడవచ్చు. ఇక లారీ టైర్ను మారుస్తున్నారు అనుకుందాం. మరేదో యంత్రంలోని మరను బిగిస్తున్నారు లేదా వదులు చేస్తున్నారని అనుకుందాం. అప్పుడు రెంచ్ చివర మీదుగా ఒక గొట్టాన్ని దూర్చి ఎక్కువ మంది పట్టుకుని పని జరిపించటం చాలామంది గమనించే ఉంటారు.